293 హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక సం భా హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక పింగళ పృథ్వీ రేణ సువర్ణమిత్యుచ్యతే అనుచ్ఛిద్య మానద్రవత్వస్య నైమిత్తిక త్వేజ తైజస్వాతనే ప్రదీప ప్రభాదావదర్శనాత్ పదార్థాంతర సంయోగే రజతాధిపత్ అతి తేజ సంయోగాత్ భస్మభావాపత్తేశ్చసి హీరమణ ఉదక స్వభావత్వేన లోహలేఖ్యత్వాభావవల్వేపి పార్థివత్వవత్ ఆత్ర పార్థివత్వే బాధాభావాత్ ద్రవ్యత్వస్య ద్రవ్యత్వస్య తత్కార్య పృథివ్యామపి అపలంభోపనక్తేశ్చ తద్వికారః సౌవర్ణశ్చ సౌస్తంభశ్చ సౌవర్ణస్తంభస్య నవరస్నిమండప భారవాహిత్వే సతి తదభిన్నత్వేన తదలంకారభూతత్వస్యేవ సాధర్మ్యస్య హ్రీంకారే జగదాశ్రయత్వే సతి తత్కారణత్వే సతి తదంతర్భూతత్వే సతి పరమానందజనకత్వస్య త్వేన హ్రీకారమయ ఇత్యభేదోపచారః ప్రతిపాలంకారద్యోతనార్థ ఇతి జ్ఞాతవ్యం హ్రీంకారే ఉపమేయే మయ 421 శంకర గ్రంథరత్నావళి శబ్దేన అపమానాభేదకల్పనాత్ తస్మిన్ విచిత్ర పింగ ప్రధాన రూపే తత్సంబంధిసయ విద్రుమపుత్రికే వా ప్రతీయమానా విద్రుమేన ప్రవాళేన కృతా పుత్రికా సాలభంజికా సౌవర్ణస్తంభశ్ ఉపలక్షణం భిత్యాదీనాం ప్రాయస్త్వదర్శనాత్ తదుపాదానం స్వతః మనోజ్ఞస్య స్తంభస్య అతిశయ దర్శనీయతాయే దుర్లభతర ప్రవాళపుత్రికా స్తంభమంటపం తాత్స్వా మినతదేశం చ ప్రకృష్టికరోతి తథా శ్రీపర దేవతాపి రూఢ్యా ఏతద్దీజార్థతయా తదవచ్చిన్నా సతి తదాదీన్ సర్వాన్ భూషేతి సఫలీకరోతీత్యర్థి ఓం హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమపుత్రికాయే నమః ఆం వీం పచ్చగా ఉన్న భూపరాగము సువర్ణ మనబడును అనుచ్ఛిద్యమాన విచ్ఛేదములేని ద్రవత్వము అనగా తీసివేయని ద్రవలతో నము నైమిత్తిక తైజసు పదార్థాం తరమైన దీపకాంతి మున్నగువానియందు కనబడటలేదు అందువన పృథ్వీ రేణువు సువర్ణమని చెప్పబడినది. ముద్దగా నున్న బంగారమునందు అంతర్నిహితమైయున్న ద్రవత్వము నైమిత్తికములైన దీపకాంతులందు గన్పట్టదని భావము. మయ్యొక్క పదార్థముతో సంబంధము కలిగినప్పుడు రజతము మున్న గువాని వలె అత్యంత తేజస్సంబంధము వలన భస్మ మగుచున్నందున వజ్రమణియందు లోహ విద్ధత్వము లేకపోయినను పార్థివత్వ ముపపన్న మగుచున్నది. ఆ రీతిగా సువర్ణమునకు పార్థినత్వము భూసంబంధము చెప్పుటలో బాధ లేనందున బంగారము భూపరాగమని చెప్పబడినది. సౌవర్ణ స్తంభ నద్రవత్వము జలస్వభావ మగుటచే జల కార్యమైన పృథ్వీ యందుగూడ ద్రవత్వోపలబ్ధి యుపపన్నము. పార్థివమైన సువర్ణము యొక్క వికారము సౌవర్ణము మనగా బంగారపు స్తంభము సౌవర్ణస్తంభము నవరత్న జడిత మండప భారము మోయిచున్నదే. ఆ మంటపము కంటే అభిన్నముగా నవరత్న మంటపమునకు అలంకారముగా ఉండును సువర్ణ వికారమైనయా స్తంభము వలె హ్రీంకారముగూడ ప్రపంచమున కాశ్రయమగుచు ఆ జగత్తుకు కారణమవుచు ఆ జగత్తులో అంతర్భావము చెంది పరమానందమును కలిగించుటయ్యను సువర్ణస్తంభ సాధర్మ్యముతో ఒప్పరుచుండును. తాదృశమైన పరమానందజనకత్వము హ్రీంకారమునందు ఉండుట వలన హ్రీంకారమయ మని యభేదముగా ఆరోపించుట ప్రతిపాలంకారద్యోతక మని ఉపమేయమైన హ్రీంకారమునందు తెలియవలయును. మయట్ శబ్దము చేత ఉపమానమున కభేదము ఆరోపిత త్రిసతి భాష్యం మైనందిన ప్రతిపాలంకారము ద్యోతక మగును ప్రధానముగా విచిత్ర పింగళ వర్ణవము గలయ సువర్ణ స్తంభమునందు హ్రీంకారమయ సౌవర్ణ స్తంభమునందు తత్సంబంధి యగుటచేత పరమేశ్వరి విద్రుమపుత్రిక వలె విరాజిల్లుచుండును అనగా పగడములతో రచింపబడిన సాలభంజిక వలె భాసమాన యగుచుండును. సౌవర్ల స్తంభ శబ్దము గోడలు మొదలై నవాటికి ఉపలక్షణము తరచుగా కనబడని పగడపు సాలభంజికను గ్రహించుట స్వయముగా మనోహరమైన స్తంభం యొక్క సౌందర్యాతిశయ ప్రదర్శనార్థమని అతి దుర్లభమైన ప్రవాళ సాలభంజిక తెలియవలేను. తదాశ్రయమైన స్తంభమును, మంటపమును, తత్ప్రభువును, తత్ప్రదేశమును జయిచుండును. ఆ రీతిగా శ్రీపరదేవత కూడా 424 ప్రకృష్టమైన వానినిగా హ్రీంకార బీజమునకు రూఢ్యర్థయే హ్రీంకారావచ్ఛిన్నయే హ్రీంకారాద బీజముల నన్నిటినీ అలంకరించుచుండును, అనగా సఫలము చేయుచుండునని భావము. కావున ఉపాసక శ్రేష్ఠులు భక్తి నిర్భర హృదయముతో హ్రీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రికాయనుచు శివకామిని యగు శ్రీ మహాత్రిపుర సుందరి యొక్క సౌందర్యాతిశయ సంకీర్తనము చేయుచుందురు. విసే సువర్ణము తేజోద్రవ్యమని తార్కికులందరూ, కాని వేదాంతులు సువర్ణము పార్థివద్రవ్యమని ఎందురు? సువర్ణము పార్థివద్రవ్యమని చెప్పుటలో గల యుపపత్తిని గ్రహించుటకు పంచీకరణ మిటయను సందేయము. మొట్టమొదట నిత్య శుద్ధ బుద్ధ ముక్త బ్రహ్మమేయున్నది. ఆ పరబ్రహ్మ స్వీయ మాయా సంబంధము చేత అవ్యాకృతమని చెప్పబడు, నామరూపాత చెప్పబడు, నామరూపాత్మక జగజమాయను. ఆ బీజము నుండి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ 425 లలితాత్రిశ తీభాష్యం. తన్మాతలైన ఆకాశ, వాయు, అగ్ని, జల, పృథువుల వెడి సూక్ష్మభూతములావిర్భవించినవి. పూర్వపూర్వభూతగుణములు ఉత్తరోత్తరభూతములయందు సంక్రమించినవి. ఆకాశాది భూతసూక్ష్మములను 2 భాగములుగా విభజించి ఒక్కొక్క భాగమును గైకొని మజల 4 భాగములతో ఒక్కొక్క దానిని ఒక్కొక్క భూతమునందు కలుపవలయును. ఆటుచేయగా ఆకాశాది భూతములు ఇతర భూతాంశములతో జేరి స్థూల పంచభూతము లేర్పడును. పంచీకృతములైన తత్కార్యభూతమైన భూతములు ప్రపంచము నామరూపరహితము శుద్ధ చైతన్య స్వరూపమునైన పరమాత్మ యొక్క విరాడ్ రూపమని స్థూల శరీరమని చెప్పుదురు. పూర్వపూర్వభూతములు ఉత్తరోత్తరభూతములకు కారణములని చెప్పుదురు. కారణగుణములు కార్యమునందు సంక్రమించుట అనుభవ సిద్ధము. కావున పృథ్వీభూతమునందు స్వీయ లక్షణమైన పార్థివలక్షణము సాభాలును, మిగిలిన నాభాలు ఆకాశ, వాయు, అగ్ని, జలలక్షణములు నుండును. కావున అగ్నిలక్షణమైన రూపము, తేజస్సు, జలలక్షణమైన ద్రవత్వము పార్థినమైన సువర్ణమునందు శంకర 12 54 426 శంకర గ్రంథరత్నావళి అనుగతమైయుండును. కేవల తేజోద్రవ్యమని చెప్పినచో అగ్నితప్తమైన సువర్ణమునందు ద్రవత్వముండుట పొసగదు. అదియునుగాక తేజోద్రవ్యములైన దీపాదులయందు ద్రవత్వము కన్పట్టుటలేదు. కావున సువర్ణము తేజస్సంబంధి ఎని చెప్పుట యుక్తిసహముగాదు, అనుభవదూరముగూడా. సువర్ణమునం మునందు పార్థివవ లక్షణము సాభాలు ఉండుట వలన భాష్యమునందు పింగళ పృథ్వీ రేణుహ సువర్ణం అని చెప్పుట సర్వథా శాస్త్రసమ్మత అని భావనీయము. శ్లో హ్రీంకార వేదోపనిషద్ హ్రీంకారాధ్వర దక్షిణ హ్రీం కారణందన రామ నవకల్పక వల్లరి.